वेंकटनाथार्यः कवितार्येणे हरि वेदान्ताचार्यवर्यो मे सविधत्तां सदासति पितामहस्यापि पितामहाय प्राचेतसादेशफलप्रदाय श्रीभाष्यकार उत्तमदेशिकाय श्रीशैलपूर्णाय नमो नमस्तात्। गणयाभिगणध्वंसं कविं लोकदिवाकरं यस्य गोविप्रकाशाभिः आविद्यं निहतं तमः। प्रिय भागवतोत्तमदार, திருமல திருப்பதி தேவஸ்தானமுட ஆழ்வார் திவ்ய பிரபஞ்ச ப்ராஜெக்ட் துவாரா ஏற்பாடு செய்யப்பட்டு உபன்யாச காரியக்கிரமோ பாகங்க மனம் ஈநாடு விசேஷங்க திருமங்கை ஆழ்வார்ல யொக்க பாசுரால் ஏவைத்தே உன்னாயோ ஆ திருமங்கை ஆழ்வார்ல பாசுரால் உண்டவண்டி ஸ்ரீ வெங்கடேஸ்வர சுவாமி வாரி யொக்க మాహాత్మ్యాన్ని వైశిష్ట్యాన్ని విశేషంగా తెలియజేసేటువంటి ఆ పాసురాలను మనం మహాత్ముల ద్వారా పండితుల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. విశేషించి తాయే తండయన్నం అనేటువంటి దశకం, ఈ దశకం సాక్షాత్ తిరుముంగయాళ్వాళ్ళు తమ యొక్క నైత్యానుసంధానాన్ని అనుసంధానం చేసుకుంటున్నారు. అంటే భగవంతుని దగ్గర ఎలా మనం మొరపెట్టుకోవాలి, భగవంతుణ్ణి మనం ఎలా సేవించుకోవాలి, భగవంతుణ్ణి సేవించే సందర్భంలో ఏ ప్రకారంగా మన యొక్క నివేదనలు చేయాలి. మొట్టమొదటిగా ఆళ్వారులు కొంగలంద మన కొరుందమసిత్త కోవలనెంబిరాన్ సంగదంగు తనంగడ తుయల్ హుండ తామరక్కన్నెనం పొంగు ముళ్ళినవాయ్ విడంద పురాణర్ధంబిడం పొంగునీ చెండయంగడంశునై తిరువేంగడం అడై నెంజమే అని అక్కడ విశేషంగా ఆళ్వారులు తమ యొక్క మనస్సును అభోమిల క్షేత్రం నుండి ఆ తిరువేంగడ మామరై అనేటువంటి ఈ గిరి ఈ కొండ ఉన్నదే ఇక్కడ పంపించాలి. ఎందుకంటే మనం ఇంత దూరం రావడానికి ఎంతో సమయం పడుతుంది, అందువల్ల మనస్సును ముందుగా పంపిస్తే చాలు. అందువల్ల ఈ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి వడనాడు రెండు దివ్య క్షేత్రాలు, ఒకటి అభోమిలం ఒకటి తిరువేంగడం. అభోమిలం నుండి అంటే ఆ స్వామిని దర్శించుకున్నారు, నల్లరెంటే నాం తొలుదం నమ్ముడే నందరువాన్ అల్లి మాదర పులుహ నిన్న ఆయుధం తోడనిడం నెల్లిమల్లి కల్లుడెప్ప పుల్లిడయా చెదరుబాయ్ శిల్ల శల్లన్నరాద శింగవేకుండ్రమే అనేటువంటి అహోమిలం. ఆ అహోమిలే గారుడ శైలమధ్యే కృపావశా కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీలసింహం శరణ ప్రపద్యే అన్న రీతిగా ఆ స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడి నుండి ఆళ్వారుల యొక్క మనస్సు ఈ తిరువేంగడ క్షేత్రానికి అక్కడి నుంచి పంపించారన్నమాట. దాని తర్వాత ఆ మనస్సుతో పాటు స్వామి అంటే తిరుమంగయాళ్వారు విచ్చేశారు. ఇక్కడికి విచ్చేసిన తర్వాత ఆ గర్భాలయంలో ఉన్నటువంటి స్వామిని చూడక మునిపే ఈ క్షేత్రం యొక్క ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ ఆస్వాదన ప్రకారాన్నే మనకు మహాత్ములు పండితులందరూ కూడా తాయే తందయన్నం తారమేరగడం అక్కడెన్నం లోయే భట్టుడిందే ఉన్న కాల్పలో రాసినారు பேயே கும்பலில் சூழ் திரையார் தருவேங்கிறவா நாயேன் வந்தடைந்தேன் நந்தியார் என்னை கொண்டருடைய அதே நீ பிரகாரங்க மேலும் இந்த வரவு கூட ஒரு வியாதி கிறிஸ்துதான் உன்னா அண்டே பாரியா புத்தொழு மனமுழு ஈ பிரகாரங்க சம்சாரம் அனைவன்றி వ్యాధి బారిన నేను పడినాను ఇక మీట నేను ఇక్కడ నుండి బయలుదేరి నాయేం వంది అడైందే అన్న రీతిగా ఎలాగైతే సునకం అనేది తిరిగి తిరిగి కూడా వస్తూ ఉంటుందో అదే ప్రకారం దాసానుదాసుడిగా నేను నీ యొక్క చరణార విందముల ఎందు నేను మోకరిల్లి నిన్ను ప్రార్థిస్తున్నాను అన్నారు. ఈ కన్నా ఎరుడ కుయిరాయ అనేటువంటి పాశురం, ఈ పాశురం అనేది ఫలశ్రుతి అన్నమాట. ఫలశ్రుతి అంటే ప్రయోజనం అని ఉద్దేశ్యే నమ్మ అందులోకి ప్రపంచదే. ప్రయోజనం లేకుండా ఎవ్వరూ ఏ పనిని కూడా నిర్వర్తించరు అనేది లోకం యొక్క పోకడ. అందువల్ల ఒక ప్రయోజనాన్ని ఆశించే ప్రతి ఒక్కరూ కూడా ఒక పనికి కూనుకుంటారు. కనుక ఈ కన్నా ఏడరు కుయిరాయ ఎం కారు పండనై విన్నోరు తాంపరవం పొయ్యిల్ వెంకట వేదియనై తిన్నారు మాడంగళ్ళు திருமங்கையர்கோன் கலியன் பண்ணார் பாடல் பத்தும் பயில்வார்கில்ல பாவங்களே. அண்டே மொட்டமொதட்டா தாயே தந்தை என்னும் பாசுரம் அண்டுலோ உன்னட்டுவண்டி ஆ நைச்சானுசந்தானம் அண்டே இந்தவரை கூட குடும்ப பாரான்னு நிர்வர்த்தாரும் ఇదంతా కూడా అజ్ఞానం చేత మోహం చేత అంటే దాన్నే పట్టుకో ఉండకూడదు. భగవంతుణ్ణి కూడా మనం ముఖ్యంగా ఆయన యొక్క పాదారవిందాన్ని కూడా మనం పట్టుకోవాలి అన్నారు. అలాగే దాని తర్వాత వరుసగా మానే కన్మడవారు వయస్సులు అంటే మానిలత్తి నానే నానాలి నరకంపం పాపం చేయలే అన్న రీతిగా అంటే నరకలోకం అన్నదే మనం అనుకునేది నరకలోకం ఒక్కటే అనుకుంటాం కానీ 21 నరకం అంటే నరక బాధలంటారు చూడండి 21 నరకాలు ఉన్నాయట. ఇప్పుడు ఏప్రిల్ అంటే ఒక కంపెనీకి వెళ్ళాం అనుకోండి సెషన్ వైజ్ ఎడ్మిషన్స్ ఉంటాయి. ఇక్కడ వెళ్ళండి ఇక్కడ వెళ్ళండి ఇక్కడ ఉంది అక్కడక్కడ పోతే ఆయా పని అవుతుంది. మనం అబద్ధం చెప్తే దానికి ఒక నరకం, మనం ఎవరన్నా హింసిస్తే దానికి ఒక నరకం. ఈ ప్రకారంగా 21 నరకాలు ఉన్నాయట. అందువల్ల అటువంటి నరకలోకానికి పోయేటువంటి పాపాన్ని నేనంతా కూడా చేశాను కానీ ఇప్పుడు నాకు జ్ఞానోదయం కలిగింది. ఎందుకంటే సాక్షాత్ దేవదేవుని యొక్క దివ్య పాదాల విందాలని పట్టుకున్న తరువాత అష్టాక్షరి మహామంత్రం యొక్క వైభవాన్ని తెలుసుకున్నారు తిరుమంగయాళ్వారు. కనుక అందరూ కూడా అష్టాక్షరి మహామంత్ర ప్రతిపాద్యుడినటువంటి స్వామిని ఆరాధించిన తరువాత స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందితే ఇక్కడ తిరుమంగయాళ్వారు మాత్రము దేవదేవుని యొక్క దివ్య పాదాల వింద సంశ్రయం చేత వారికి జ్ఞానోదయం కలిగి పురందరం సెల్వం అరుణుడం అయ్యారు పడుతు ఆయనవెల్లాం నిరంతరం జయ్యం నేర్పిషం వరుణం అరుణుడు పెరుడమడికం వలందరం మత్తం తందిడం పెద్దదాగిన ఆయన జయ్యం నలందరం చొందై నాన్ కంటుకుండే నారాయణ ఎన్నం నామం అని ఆ భగవంతుని యొక్క దివ్య స్వరూప రూప గుణ విభవ వైభవాన్నంతని కూడా తెలుసుకున్నారు కదా. అందువల్ల మానే నోకు ఆ పాసుల్లో చెప్పారు కొండేన్ పళ్ళు ఇరై కురిక్కోడన్ నిరామయిరా ఎన్నేన విరంతారికి ఈరాక ఉరెత్తరియే కున్నే మేఘమదేరి కుడిరు మామద వెంగడవా అన్నే వందడంటేన అడియేన ఆట్కుండరుడే అడియేన ఆట్కుండరుడే. ఈ అడియేన్ అనేటువంటి పదం శివైష్ణవ సంప్రదాయంలో మనం అసకృత పదే పదే వాడుతున్నాం. అదే మన యొక్క స్వరూపం. నేను అని చెప్పకూడదు. అడియే దాసన్ అంటే ఆళ్వార్లు అడియేన్ శ్రీనాథుడు అన్నారు. అటువంటి దాస్య భావం మనకు ఉండాలి. ఎవరించు మీరెవరు అంటే రామానుజదాసు, మీరెవరు అంటే రంగనాథ దాసు, అలా చెప్పుకోవాలి రంగనాథన్ అని చెప్పకూడదు. అటువల్ల ఆళ్వార్లు ఆ ప్రకారంగా అడిగేనే ఆడుకుంటారని నన్ను నువ్వుగా ఆదుకోవాలి స్వామి. నేను నీ యొక్క తొత్తు తుదీయం వస్తు గోవింద తుప్పమేవ సమర్పయే అన్న రీతిగానే ఉన్నాను. నాలుగవ మాసంలో కులందా ఎత్తనయం పిరందే ఇరందై తుడిందే నలందా ఒండ్రువిలే నల్లగోర్ అరం శైలిమిలే నిలందో నీల్ముగిల్చే నెరియార్ త్రివేంకడవా అనందేన్ వందడంటే అడియేన ఆట్కుండుడే. ఎన్ని జన్మలండి మనం మానవ జన్మను ఇప్పుడు ఎత్తామంటే ఇంతకు ముందు ఎన్ని జన్మలు ఎత్తున్నాం. ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలంటే భగవంతుని యొక్క ఆ దివ్యమైనటువంటి రూపాన్ని గుణాన్ని అంతటినీ కూడా మనం పదే పదే స్మరిస్తూ భజిస్తూ కీర్తిస్తూ ఉంటే భగవంతుని యొక్క అనుగ్రహంతో మనం నచపునరావర్తమైనటువంటి ఆ అంటే పరమపదాన్ని మనం చేరుకుంటాం. అందువల్ల కులందా నెత్తలేమన్న ఆ పాసురంలో విశేషంగా ఏ ప్రకారంగా ఉన్నారు. ఇందులో ఈ కుడిని చూడలే అన్నారు. తిరుమల క్షేత్రానికి వస్తేనే మనకు తెలియకుండానే చందనం. ఎక్కడ చందనం అంటే కేవలం బాహ్య శరీరంలో మాత్రం కాదు, లోపల కూడా చందనం ఉండాలి. అప్పుడే భగవంతుడు మనం స్మరించగలుగుతాం. అందువల్ల అటువంటి చందనాన్ని ఇచ్చేటువంటి తిరుమల క్షేత్రంలో వేయించేసి ఉన్నటువంటి ఓ దేవానిదేవా, ఓ వైకుంఠనాథ, ఓ వెంకటపతి అని ఇక్కడ విశేషంగా చెప్తున్నారు. ఐదవ పాసురంలో ఎప్పావు పలవం ఇవయే శైలి ఇవ ఇడైపోయిందే తుప్పా నిన్నడియే తుడందేత్తవం కిందిరే చెప్పా తిన్వరూ తిరువేంకర మామలై ఎన్న అప్పా వందరైందే నడియేన ఆట్కొందరుడే అని ఆ పాపములు ఎన్ని చేశారో తెలియదు. నేను ఇదే పనిగా ఉన్నాను, చిన్నగా నేనేం చేయలేకపోయినాను, ఇదే పనిగా ఉన్నాను, కానీ ఇప్పుడు నాకు జ్ఞానోదయం కలిగింది, నేను నిన్ను ప్రార్థిస్తున్నాను అన్నారు. ఇక ఆరవ పాసురంలో మన్నాయి వీరదిహాల్ మంజులాము మాదాసమ్మ పున్నారాక్కదన్నోల్ పులంబి తడందెట్టుందే పిన్నార్ నీషిగల విరయార్ తిరువేంకడవా అన్నా వందడెందే అడియేన ఆత్కొందరుడే అన్న రీతిగా అలనాడు స్వామి ఏ ప్రకారంగా ఈ భూమిని ఉద్ధరించి అందరినీ కాపాడాను, అదే ప్రకారం ఇక్కడ నుండి మేఘములంతా కూడా అంటే ఈ తిరువేంకడం యొక్క శిఖరములు మేఘాలను తాకుతున్నాయట. అంత గొప్పదైనటువంటి శిఖర భాగం. అందుకే వేదాంత దేశముల వారు ప్రపంచే తమ్ గిరిప్రాయ అన్నారు. అక్కడ ఏ గిరిని చెప్పలేదు ఆయన. చెప్పుతూ శ్రీనివాస అనుకంపయ ఇక్షుసార స్రవంత్యేల యమూర్త్యా శక్కరాయకం అన్న రీతిగా అటువంటి కొండల లోకంలో ఎక్కడా లేదు అన్న రీతిగా చెప్పారు. తరువాత పాసురంలో తెలియే పాలకనాయ్ పల తీమగై చేయి విట్టే తెలియే ఆయుర్వేద పిలకే ఉడైకేళయానే కరిచే కుంపొయిల్సు కనమామల వెంకడవా అయ్యేం వందడైందే అడియేనే ఆట్కొండవే తెలియే పాలకనాయ్. తెలియకుండా బాలుడిగా ఉన్నప్పుడు ఎవరి యొక్క ఉపదేశాన్ని నేను స్వీకరించకుండా ఎన్నో పాపాలు చేశాను, పల తీమగై చేయి విట్టే తెలియేనాయుడు. కొంచెం పెద్దవాడైన తరువాత ఎవరికి సేవ చేయాలో తెలియలేదు, కానీ ఎవరికో సేవ చేసి ఎటువంటి ఫలాన్ని పొందకుండా పోయాను. అందువల్ల కరిసే పుంపొడిచు ఇది ఎంత అద్భుతమైనటువంటి ఆ వనం. ఇక్కడ తిరుమల క్షేత్రం అంతా ఎంత బాగుంటుంది అంటే ఆ ఏనుగులంతా కూడా చక్కగా సంచరిస్తూ ఉంటాయి. అందువల్ల ఆ ఏనుగుల విషయంలో కూడా మనకు ఆడ్వాళ్ళు చక్కగా చెప్తున్నారు. తరువాత మాసులలో నోట్లేని పంపినవి నున్న ఉన్నవి కాన్పదో రాసగినా ఏత్తేని ఎత్తినప్పే ఇడరుత్తరని ఎందురవాన్ కోల్తేని పాయిందృహం కుడిని చోరే చూడవా ఆస్తేని మందడైందే అడియేనై ఆట్కొందరుడే అన్న రీతిగా మనం అనుకుంటూ ఉంటామండి. మనకు తెలియకుండా ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. పుణ్యం కన్నా కూడా పాపములు చేసేదే ఎక్కువ, కానీ మనం దాన్ని ఎప్పుడు భావించము. అందువల్ల ఎప్పుడు కూడా మనం ఆ ప్రకారంగా సర్వాపరాధాన్ని క్షమస్వాన్ని చెప్తూ ఉండాలి. ఎక్కడ చూసినా కూడా భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటే చేసినటువంటి అప్పుడు అంటే ఒక చీమ ఉంటుంది, ఆ చీమను దొక్కేస్తాం. సో అది పాపమే కదా, దాన్ని వదిలేస్తాం. అందువల్ల సర్వదేవ సర్వకాల సర్వావస్థలయందు కూడా దేవదేవుని యొక్క దివ్య నామ సంకీర్తనం చేస్తూ ఉండాలి. అది కూడా కలియుగంలో చాలా విశేషం. తరువాత పాసురంలో పత్తేలు ఉండ్రు విరే పావమే చేయని పావియానే మత్తేలు ఉండ్రయ్యే మాయనే ఎంగల్ మాధవనే కల్ తేల్ పాయింట్ ఉలుహం కమలచ్చురవేందరవా అద్దే వందడైందే అడిగేల యాట్కొండవుడే. ఇటువంటి భావం మనకు ఉండాలండి. మనం పాపమే చెయ్యలేదు అనే భావన ఎప్పుడు ఉండకూడదు. పాపాలను చేస్తూ ఉంటాం. చేస్తూ ఉన్నప్పుడు అంటే చెయ్యకూడదు, తెలియకుండా మనం తెలియకుండా చేస్తూ ఉంటాం. ఆ సమయంలో భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటే అది కొద్ది కొద్దిగా పాపం తొలగుతాయి. ఈ ప్రకారంగా తొమ్మిది పాసురాలలో తిరుమంగయాళ్ళు వారు చెప్పిన తర్వాత ఈ ఫలశ్రుతిలో కన్నాయ్ ఏ ఉలహుక్కు ఉయిరాయ ఎం కారువన్ననే అన్నారు. కన్నాయ్ అందరికీ కూడా నేత్ర స్థానంగా ఉన్నటువంటి స్వామి, ఈ కృష్ణుడు గారు సాక్షాత్తు దేశకుల వారు చెప్పిన రీతిగా కన్ననడిగినని చెప్పారు. విన్నవరం మన్నవరం విరుంభం వెప్పు అన్నారు. అటువంటి ఏడు ఉలహుక్కు ఉయిరాయ అందరికీ కూడా ఇతడే ప్రాణభూతుడు కనుక అటువంటి ఈ లోకాలను అంతటినీ కూడా సృష్టించినటువంటి స్వామి ఉయిరాయ ఎం కారువన్ననే భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి ఆ శరీర నీలమేఘ శ్యామ బోరు దేహము వాడు అన్న రీతిగా ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి వర్ణం ఏ ప్రకారంగా ఉంటుందంటే దేశకుల వారు వృషగిరి కృష్ణ మేఘ జనితాన్ జని తాపహరా అంటే బాహ్యంగా మనం ఎప్పుడైతే మేఘములంతా కమ్ముకొని ఉంటాయో దాన్ని దుర్దినం అంటారు సంస్కృతంలో. ఆ సందర్భంలో వర్షం పడుతుంది అంటారు. ఆ వర్షం అనేది అది ఏం చేస్తుంటే బాహ్యంలో ఉన్నటువంటి తాపాన్ని ఉపశమింపజేస్తుంది. కానీ భగవంతుడు అనేటువంటి భగవంతుని యొక్క కారుణ్యం, కృప, దయ, జాలి, కరుణ అనేటువంటి వర్షం అనేది మన యొక్క ఆధ్యాత్మిక తాపాన్ని, ఆది భౌతికం, ఆది దైవికం అనేటువంటి త్రివిధ తాపాలంతా కూడా అది పోగొడుతుంది. కనుక ఏ వృహపుయ్యరా ఏం కారుమన్ననే పుణ్యోర్తాంబరం పొయ్యి వెంకట వేదినే మనం అనుకుంటూ ఉంటామండి. అక్కడ అంటే దేవలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ స్వామిని స్తోత్రం చేస్తున్నారు. కానీ మనం స్తోత్రం చేయటం లేదే. మనం ఈ స్వామిని మనం స్తోత్రం చేస్తున్నామా అంటే లేదు. అందువల్ల దేశకుల వారు విన్నవరం, మన్నవరం, విరుంబం వెర్పు, వెంకట వెర్పన విడంగ వేద వెర్పే అన్న రీతిగా అంటే యక్ష, గంధర్వ, కిందర, కింపురుషాదులు అందరూ కూడా ఈ సాక్షాదు అఖిలాంట కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం కామితాంతపుత్రుడు వంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని వాళ్ళందరూ కూడా సేవిస్తున్నారు. కనుక అటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని స్తుతించేటువంటి ఈ పాసురాల్ని ఎవరైతే నిత్యం అనుసంధానం చేస్తూ ఉంటారో కన్నా ఏడు పుయరాయం కారుబండనై విన్నో తాంపరవం పొయిల్ వెంకట వేది అని వెంకట వేది అని అన్నారు. అంటే అందరికీ కూడా త్రివేంకటం అనేటువంటి ఆ శిఖరంలో గిరిలో ఉన్నటువంటి స్వామిని అందరూ ఏ ప్రకారంగా స్తోత్రం చేయాలి అన్నప్పుడు విన్నో తాంపరవం పొడిల్ వెంక తిన్నార్ మాడంగు తిరుమంగ అనుభవం కలిగి తిరుమంగ మన్ననికి పేరు. ఆయన యొక్క సొత్తు అద్భుతమైనటువంటి సొత్తు. అటువంటి స్వామి తిన్నారు మాడంగు తిరుమంగ అనుభవం కలిగి పన్నార్ పాడల్ పత్తుం. ఎవరైతే ఈ పది పాసురాలంతటినీ కూడా చక్కగా అధ్యయనం చేస్తారో, అనుసంధానం చేస్తారో, పారాయణం చేస్తారో వాళ్ళకందరికీ కూడా పన్నార్ పాడల్ పత్తుం పైన్ వారికి ఇల్లై పావంగడే. ఎవ అన్ని సకల పాపములు కూడా తొలగి భగవంతుని యొక్క అనుగ్రహంతో, ఆ భగవంతుని యొక్క దివ్య కృపా కటాక్ష వీక్షణాలతో వాళ్ళు ఇహమల సౌఖ్యానందరిని కూడా పొందగలరు అని తిరుమంగయాళ్ వాళ్ళ యొక్క ఉపదేశం. ఇలా ఈ ప్రకారంగా ఇటువంటి ఒక 1048 తిరువనంతపురం అవతార మహోత్సవంలో ఈ దాసుడికి ఒక వార్షిక కైంకర్యం కలిగినది. భాగవతోత్తములందరికీ కూడా నా యొక్క ప్రణామాన్ని తెలియజేసుకుంటూ ప్రసవిత కరిదోషాన్ ప్రాజ్య భోగానుబంధాం సముదిత గుణజాతాం సమ్యగాచారయుక్తాం శపచన బహుమాన్యాం శ్రేయసీం వెంకటాద్రౌ శ్రీయం ఉపచర నిత్యం శ్రీనివాసత్వమేవ.